57 విచారణ. ఇక్కడ వ్యాఖ్యాత విచారణ గురించి కొన్ని విశేషాలు చెప్పాడు. యోగవాసిష్ఠానికి గల వ్యాఖ్యానాల్లో ఆనందబోధేంద్ర సరస్వతి అనే మహానుభావుడు రచించిన తాత్పర్య ప్రకాశం అనే వ్యాఖ్యానం ప్రసిద్ధమైనది, మనోహరమైనది. ఈ విచార నిరూపణ ప్రకరణ ప్రారంభంలో ఆనంద బోధేంద్ర సరస్వతి గారు విచారాన్ని 5 రకాలుగా విభజించి వివరించారు. ఎలాగంటే, 1 అర్థానర్థానుబంధి విచారము, 2 సారాసార విచారము, 3 హేయోపాదేయ విచారము, 4 ప్రమాణతాత్పర్య విచారము, 5 ఆత్మతత్వ పరీక్షా విచారము. వ్యాఖ్యాత ఈ విధంగా విచారాన్ని 5 విభాగాలుగా విభజించాడంటే అది కేవలం సొంత కవిత్వం కాదు. ఈ 14వ సర్గలో వశిష్ఠమహర్షి చేయబోయే విచార చర్చను పూర్తిగా పరిశీలించి ఈ సర్గలో వశిష్ఠమహర్షి ఈ 5 రకాల విచారణలను వరుస క్రమంలో జరిపాడనే విషయం గ్రహించి వ్యాఖ్యాత ఈ విభాగం చేశాడు. రాబోయే వివరణ యొక్క తాత్పర్యం బాగా తెలిసేందుకు ఈ వివరణ బాగా ఉపకరిస్తుంది. అందువల్ల ఈ 5 విభాగాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. 1 అర్థానర్థానుబంధి విచారం. అర్థమంటే మంచి ప్రయోజనం. అంతేగాక అర్థమంటే మంచి ప్రయోజనాలను కలిగించేది. శాస్త్రీయమైన ప్రవృత్తి అంతా అర్థంలోకే వస్తుంది. వైరాగ్యము, శమము, దమము మొదలైనవన్నీ కూడా ఈ కోవలోకే వస్తాయి. వీటినే పురుషార్థ సాధనాలు అంటారు. వీటికి విరుద్ధమైనవి అనర్థాలు. ధర్మవిరుద్ధంగా ప్రాపంచిక సుఖాలను అనుభవించటం మొదలైనవి అనర్థాలు. మనం చేసే పనులలో లేదా చేయవలసిన పనులలో అర్థాలేవి, అనర్థాలేవి అనేది మనం విచారణ చేసుకోవాలి. ఇలాంటి విచారణ పేరు అర్థానర్థానుబంధి విచారణ. 2 సారాసార విచారము. సారము అంటే విలువ గలది, అసారము అంటే విలువ లేనిది. మనకు కనిపించే విషయాలలో విలువ ఏది, విలువ లేనిది ఏది అని విచారించుకోవాలి. ఆత్మతత్వ ప్రకరణం కనుక ఇక్కడ 70 ఆయసరు. సారమైనది సుఖం, అసారమైనది దుఃఖం. సుఖప్రదమైనది సారం, అసుఖప్రదమైనది అసారం. ఈ మానవలోకంలో దుఃఖస్పర్శలేని సుఖం కనిపించడం లేదు కనుక ఈ సుఖం అసారం. పోనీ స్వర్గలోకం నుంచి బ్రహ్మలోకం దాకా గల సుఖాలను తీసుకుందామంటే వాటికి కొంతకాలం పోయాక అంతం ఉంటుంది. కనుక అవి అసారాలే. అంత పెద్ద ఆలోచన ఎందుకయ్యా? మనం ప్రేమించే భార్యాపుత్రాదులున్నారు కదా, లోకల్లో ప్రేమ విలువైనది కదా. కనుక మనం ప్రేమించే భార్యాపుత్రాదులే సారం అందామంటే ఆ భార్యాపుత్రాదుల శరీరాలన్నీ కూడా స్వతహా అపరిశుద్ధాలు. ఆ శరీరాలు ఎట్లా జన్మించాయా అని ఆలోచిస్తే అవి అసహ్యకరాలు. ఈ శరీరాలు చివరికి ఏమవుతాయా అని ఆలోచిస్తే చివరికి మట్టిలో పడి దుర్గతి పాలవుతాయి. ప్రస్తుతకాలంలో ఆ శరీరాలన్నీ పైకి అందంగానే కనిపిస్తున్నా లోపల మలమూత్రాలతో నిండిపోయి ఉన్నాయి. అందుచేత ఏ రకంగా చూసినా ఇవేవీ గూడా సారవస్తువులు కావు. శాశ్వతానందాన్ని కలిగించే పరమాత్మ ఒక్కటే సారవస్తువు. ఈ రకమైన విచారణ పేరే సారాసార విచారణము. 3 హేయోపాదేయ విచారం. హేయము అంటే వద్దని అవతల పరయవలసింది, ఉపాదేయము అంటే కావాలని స్వీకరించవలసింది. మన ప్రకరణంలో మనకు కావలసింది మోక్షం. దాని సాధనకోసం మనం ఏ సాధనాన్ని స్వీకరించాలి, ఏ సాధనాన్ని అక్కర్లేదని అవతల పరేయాలి. మోక్షం కావాలంటే వేదోక్తకర్మ చెయ్యాలా, లేక ఏదైనా దేవతోపాసన చెయ్యాలా, లేక ఈ రెండూ కలిపి చెయ్యాలా, లేక కొంచెం జ్ఞానాన్ని కూడా కలుపుకొని జ్ఞానము కర్మోపాసన కలిపి చెయ్యాలా, లేక జ్ఞానం ఒక్కటే మోక్షానికి సాధనమా, మిగిలినవన్నీ అక్కర్లేనివేనా? ఈ రకమైన విచారణ పేరే హేయోదేయ విచారము. ఒక్కొక్కప్పుడు పై 3 అనగా అర్థానర్థానుబంధి విచారము, సారాసార విచారము, హేయోపాదేయ విచారము అనేవి 3 ఎవరి ఉపదేశమూ లేకుండానే స్వయంగా పుట్టవచ్చు. అది ఒక అదృష్టమే. కాని అలాంటి అదృష్టవంతులు కూడా గురువుల యొక్క, శాస్త్రాల యొక్క సహకారంతో తమ విచారణను దృఢపరచుకోవాలి. 4 ప్రమాణతాత్పర్య విచారము. ప్రమాణము అంటే యథార్థ జ్ఞానాన్ని కలిగించే సాధనము. తాత్పర్యము అంటే ప్రమాణవాక్యాలను ఉచ్చరించేవాడి హృదయంలో ఉన్న భావం. మన ప్రకరణంలో మోక్షాన్ని గురించిన యథార్థ జ్ఞానాన్ని గూర్చిన ప్రమాణాలు ఏవి? వేదాల, సాంఖ్య వైశేషికాది శాస్త్రాల అనే చర్చ పేరు ప్రమాణ విచారము. వేదాలే పరమ ప్రమాణాలని నిర్ణయం చేశాం. అయితే వేదవాక్యాలు అనేక రకాలుగా ఉంటాయి. ఈ వాక్యాలన్నింటికీ కలిపి మొత్తం మీద తాత్పర్యం ఏమిటి? జీవుడు వేరు, పరమాత్మ వేరు అనటమే వేదానికి తాత్పర్యమా? వారిద్దరూ ఒక రకంగా వేరు, ఒక రకంగా ఒకటే అనటం తాత్పర్యమా? నిస్సంశయంగా జీవాత్మ, పరమాత్మలిద్దరూ ఒక్కటేనని చెప్పటం వేదవాక్యాలకు తాత్పర్యమా? ఈ రకమైన విచారణ పేరు ప్రమాణ తాత్పర్య విచారము. 5. ఆత్మతత్వ పరీక్షా విచారము. ఆత్మ అంటే తాను. జీవాత్మ, పరమాత్మ ఇవన్నీ కూడా ఎక్కడో దూరపు పదాలుగా అనిపిస్తున్నాయి. నా తత్వం ఏమిటో నేను పరీక్షించుకోవాలి. రత్న పరీక్షకుడు రత్నాన్ని పరీక్షించినట్లుగా నన్ను నేను ఆయసరు 71 పరీక్షించుకోవాలి. రత్న పరీక్షకుడు మరొకరి దగ్గర శిక్షణ పొందుతాడు. అలాగే నేను అనుభవజ్ఞాని అయిన గురువును ఆశ్రయించి శాస్త్రాల యొక్క తాత్పర్యాన్ని ఆ గురుబోధకు జోడించి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే మూడింటి యొక్క తత్వాన్ని పరీక్షించుకోవాలి. పరిపూర్ణమైన అనుభవాత్మకమైన నిర్ణయం వచ్చేదాకా ఈ పరీక్షను కొనసాగించాలి. దీని పేరే ఆత్మతత్వ పరీక్షా విచారము. ఈ చివరి రెండు విచారాలు అనగా ప్రమాణ తాత్పర్య విచారము, ఆత్మతత్వ పరీక్షా విచారము అనేవి రెండు గురువులు, శాస్త్రాల సహకారం ఉంటేనే లభిస్తాయి. ఈ 5 రకాల విచారాలను మనసులో పెట్టుకొని వశిష్ఠ మహర్షి తన విచార బోధను ఇలా ప్రారంభిస్తున్నాడు. శాస్త్రావబోధామలయా ధియా పరమపుతయ కర్తవ్యః కారణజేన విచారో నిసమాత్మనః 3.2.14 1. రామ, సాధకుడు తనను గురించి తాను విచారణ చేసుకుంటూ ఉండాలి. అలా అన్నాం గదా అని అడ్డదిడ్డంగా విచారణ చేస్తే లాభం లేదు. వాడు ముందుగా శాస్త్రజ్ఞానం ద్వారా తన బుద్ధిని పదును చేసుకోవాలి. ఆ తరువాత సత్కర్మాచరణ ద్వారా తన బుద్ధిని శుద్ధం చేసుకోవాలి. ఆ తరువాత ప్రమాణాలేవి, ఆ ప్రమాణాల వల్ల తెలుసుకోదగ్గ ప్రమేయాలేవి, ఈ రెంటినీ బోధించే ఉపాయాలేవి అని ఇవన్నీ తెలిసిన సద్గురువును ఆశ్రయించాలి. అప్పుడు ఈ మూడిటి సహకారంతోనూ అనగా శాస్త్రజ్ఞాన సంపన్నమైన మేధ, పరిశుద్ధమైన బుద్ధి, సమర్థుడైన గురువు అనే ఈ మూడిటి సహకారంతోనూ ఆత్మవిచారణ చేయ తత్వజ్ఞానం కావాలనుకున్నవాడికి ఇది ఒక్కటే కర్తవ్యం. ఈ విచారధార పెరిగిన కొద్దీ సాధకుడి బుద్ధి పదునెక్కుతుంది. సంసారమనే దీర్ఘరోగానికి ఈ తత్వవిచారం ఒక్కటే మందు. సంసారమే అడవి అనుకుంటే విషయప్రవృత్తులే దీంట్లో చిగుళ్ళు. ఈ అడవిని విచారమనే రంపంతో అడుగంటా కోసెయ్యాలి. అలా కోస్తే ఆ అడవి మళ్లీ చిగురించదు. బంధునాశం జరిగినప్పుడు, సంకటాలు వెంటపడ్డప్పుడు మనస్సును ఒక రకమైన మోహం ముంచివేస్తుంది. మనిషికి ఏమీ తోచదు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆత్మవిచారం ఒక్కటే గతి. ఈ ఆత్మవిచారం వల్ల మనస్సులోని దుర్వాసనలు తొలగిపోతాయి, శుభ సంపత్తి లభిస్తుంది, శరీరబలము, బుద్ధిబలము, తేజస్సు, ప్రతిభ, కర్మఫలము ఇలాంటివన్నీ కూడా ఆత్మవిచారణ వల్లే ఫలిస్తాయి. రామ, ఆత్మవిచారమనేది ఒక దీపం. అది యుక్తాయుక్తాలను విడదీసి చూపిస్తుంది. ఆత్మవిచారమనేది ఒక కాగడా. అది మంచి చెడులను చూపిస్తుంది. అది ఒక కల్పవృక్షం. కోరికలను తీరుస్తుంది. అది ఒక నావా. సంసార జలధిని దాటిస్తుంది. అది ఒక సింహం. మానవులలోని వివేక పద్మాలను తుంచిప్రేసే ఏనుగుల మదాన్ని అణిచివేస్తుంది. రామ, ఆత్మతత్వం ఒక్కటే కాదు. రాజ్యాలు, భోజ్యాలు, స్వర్గమోక్షాలు ఇవన్నీ కూడా ఈ విచారమనే కల్పవృక్షం మీద పండే పళ్ళే. ఇందు సొరకాయ బుర్రలు నీళ్లలో మునగనట్లుగా ఆత్మవిచారం గల బుర్రలు ఆపదల్లో మునగవు. రామ, మూర్ఖుల హృదయాలే అడవులు. అక్కడ అవిచారం వాంటే ఆత్మతత్వ విచారం లేకపోవటమే గచ్చపొద. ఈ గచ్చపొద పాకిందంటే ముముక్షుత్వం అనే మొక్కను పుట్టనీదు, పుట్టినా పెరగనీదు. ఈ పొదకు పుట్టిన ముళ్ళే మానవుడి దుహఖాలు. రామ, లోకంలో సామాన్య మానవులందరినీ విచారరాహిత్యమనే నిద్ర ఎప్పుడూ ముంచేస్తూ ఆయసర్వ్ 72 ఉంటుంది. అది నిద్రలాగా వాళ్ల కళ్ళు మూసేస్తూ ఉంటుంది, మద్యంలాగా మత్తెక్కిస్తూ ఉంటుంది. నీలాగా విచారపరుడైన మానవుడు అలాంటి నిద్రలో అలాంటి మత్తులో పడడు. విచార వికలాయస్య మతిర్మాంద్యముపేషః తస్యోదిత్యశనిశ్చంద్రాత్ముథా యక్షస్య శౌరివ ము వ్య ప్రడోట్సా 14 స్లో డోట్ 17. మనిషి మందమతి అయిపోయి విచారించటమే మానేస్తే వాడికి చంద్రుడిలోంచి పిడుగులు పడతాయి. ఎక్కడా లేని పిశాచాలు వాడి ముందు వాలుతాయి. వాడి పని పసివాడి తంతైపోతుంది. రామ, పసివాడు తన అజ్ఞానం వల్ల చీకట్లో దయ్యం ఉందని గోలచేస్తాడు. అది వాడు కల్పించుకున్న దయ్యమే. దాని భయం పెరిగిపోయి వాడు కల్పించుకున్న దయ్యం వాడిని ప్రాణాపాయ స్థితికి తెస్తుంది. ఆ పిల్లవాడే కొంచెం పెద్దవాడవుతాడు. వాడికి కొంచెం ఆలోచన పెరుగుతుంది. దాంతో ఆ దయ్యం ఎక్కడిదిరా, ఇక్కడికి ఎలా వచ్చింది అనే విచారం మొదలు పెట్టాడా. అంతే, ఆ దయ్యం ఎటుపోతుందో కాని మళ్ళీ కనిపించదు. రామ, ప్రపంచంలోని పదార్థాలన్నీ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి. సరిగా విచారణ చెయ్యనంతవరకు చాలా రమణీయంగా ఉంటాయి. అందుకే వాటిని అవిచారిత రమణీయాలు అంటారు. వాటిని విచారించటం ప్రారంభించామా, అవి అసలు కనిపించకుండానే పోతాయి. రామ, ఇందాక చెప్పానే పిల్లవాడు కల్పించుకున్న దయ్యమని, ఈ పెద్దవాళ్ల సంసారం కూడా ఆ దయ్యం లాంటిదే. పిల్లల అజ్ఞానం వల్ల పుట్టేది దయ్యం, పెద్దల అజ్ఞానం వల్ల పుట్టేది సంసారం. విచారమనే ద్వారపాలకుడిని ఆశ్రయిస్తే ఆ దయ్యము నిలవదు, ఈ సంసారము నిలవదు. విచారం అనే ద్వారపాలకుడి ద్వారా మరో అధిక లాభం ఏమంటే కైవల్యానందం కూడా లభిస్తుంది. రామ, ఈ విచారం వల్ల అవిద్యానాశం జరిగి మనస్సు నిశ్చలం అవుతుంది. ఈ సిద్ధి పొందినవాడు నాభివాంఛతి నోజుతి ముడోట్ వ్యడోట్ ప్రడోట్ సడోట్ 14 శ్లోక్ 30 ఏది కోరడు, ఏది వద్దనడు.